102 హలధృక్ పూజిత సం ధా హలధృక్ పూజిత హలం యుగం ధరతి ఇతి హలధృక్ బలరామః తేన పూజిత ధ్యానాదిభిరారాధి తేత్యర్థః ఓం హలధృక్ పూజితాయే నమః. ఆం వి హలధృక్ అనగా నాగలిని ఆయుధముగా ధరించినట్టి బలరాముడని యర్థము. బలరామునిచే పూజింపబడినది ధ్యానాదుల చేత ఆరాధింపబడినదిగాన దేవికి హలధృక్ పూజిత ఎను నామము ప్రసిద్ధము.